పుంసామతనాగ్రభ్యాద్వేషాభ్యాన్యకృతేభ్యముయంతా శివలోచగ్స్వాహాదుషానో అబ్దురాజ్యస్య వేదస్వాహాయన్నో అగ్నిర్పరివకృణోద్వయం మృత పురగేదుప్రభిందన్ అయకం శత్రోంజయతు చదృషానోయం వాచంజయతు వాచసాతౌ ఉర్విష్ణో విక్రమస్వో రుక్షయాయనః కృధి ఘృతం ఘృతయోనేపి ప్రయజ్ఞపతింతిరా సోమోజిగాదిగాదిభిర్దేవానామేతి నిష్కృతమృతస్య యోనిమాసదమజిత్యాస్సదోస్సదిత్యాస్సద ఆసీదేషవో దేవసవితః స్వమస్తకం రక్షధ్వం మా వోదభదే తత్వకం స్వామదేవో దేవానుపాగాజమహం మనుష్యో మనుష్యాన్ సహ ప్రజగాతహరాయ స్పోషేణ నమో దేవేభ్యస్వధా పితుర్భ్య ఇదమహం నిర్వరుణస్య పాశాత్ సువరభివిక్ష వైశ్వానరంజోరగ్నే వ్రతపదే త్వం వ్రతానా వ్రతపతిరసిగా మమ తనోస్త్వయ్యభూదియగం సామయయా తవ తనోర్మయ్యభూదేశాత్వయి యథాయథన్నో వ్రతపదే వ్రతాని అత్యన్యానగాన్నాన్యానుపాగామర్వాపరేరపిదం పరోపరేస్తంతాయుషే వైర్ణవం దేవయజ్యాయై దేవస్తామద్భానక్తోరుధేత్రాయస్మై నగ్స్పథితే మైనకం హిగం ధేర్దిరమగ్రే నమాలేఖీరంతరిక్షం మధ్యే నమాహిగం ధే పృథివ్యా సంభవ వనస్పతే శతవలుషో విలోహ సహస్రవలుషా విరయగం రుహే జాన ప్రణినాయ మహతే సౌభగాయాచ్ఛిన్నారాయ సువీర పృథివ్యై త్వాంతరిక్షాయ త్వాదివే త్వా సుంధతాన్ లోక పితృషుల నోయవోదియవయాస్తేషో యవయా రాజే పితృనాగిం సదనమది స్వాదేశోస్తగ్రేకాణ తృణాం వనస్పతిరధిత్వాస్థాస్త విదస్య విత్తాద్దేవస్వాస పితామధ్వానక్తు విప్లాభ్యస్తౌరథేభ్య బుద్ధివగ్గస్తభానాంతరిక్షం వృణ పృథివీముపరేణ హతేమాన్యస్మసీకమధ్యేగా భూరి శృంగా అయాస అత్రహతదుర్గాయ విష్ణా పరమం పదమవభాతి భూరే విష్ణా కర్మాణి పశ్యతయో వ్రతాని పశే ఇంద్రస్య యజ్ఞస్ సఖా తద్విష్ణా పరమం పదకం తదా పశ్యంతి సూరయః దివీపచక్షురాతతం బ్రహ్మవనిం ద్వాక్షత్రవనికం సుప్రజావనికం రాయస్వోషవనిం వర్యోహామి బ్రహ్మదృగం క్షత్రంతృగం ప్రజాంతృగం రాయస్వోషంతృగం పరివేరీవరిత్వాదేవిశోయంతాం పరిమగం రాయస్వోషమానం మనుష్యాంతరిక్షస్య త్వాసానామవగూహామి ీరస్పో దేవాన్నైవేర్విష ప్రాగుర్వన్నీర్షిలోపృహస్పతే ధారయా వసూని భవ్యాదేష్దంతాన్ దేవత్వర్వసురన్వరేవతీరవద్ధమగ్నేత్రమృణౌష్ఠపుర్వశ్య స్యాయులసి పురోరవాధృతేనాయత్రందాన ప్రజాయస్వత్రై ప్రభ్యాగతం ఛందాన ప్రజాయస్వ భవదన్న సమ సౌతమోకసావరేపసౌ మాయజ్ఞకం యుగం దృష్టం మాయజ్ఞపదిం జాతవేదతో శివో భవతమద్యన అగ్నామగ్నిశ్చరది ప్రవిష్టర్హీనాం పుత్రో అధిరాజయేషః స్వాహాకృత్య బ్రహ్మణా దేజుహోమిమా దేవానాం విషయా గర్భాగధేయం ఆదరస్య త్వాదేవ విశ్వాసేనారభేషరిషా మానుషానభ్యస్తౌషధేభ్య ప్రోక్షాభ్యపాం పేరురసి స్వాత్రం చిత్సదేవగం హవ్యమాపో దేవీశ్వరతైనగుం సంతే ప్రాణో వాయునా గచ్ఛతాగుం సంయజత్రే రంగాని సంయజ్ఞపతిరాశిరాశితేనాత్తౌ పశుంద్రాయేఛాగుం రేవతే యజ్ఞపతిం ప్రియథా విశతో సో అంతరిక్షసజోర్దేవేన వాదేనాస్య హవిషస్మనాయజసమస్య తనువాభవవరిషీయోవరిషీయసి యజ్ఞే యజ్ఞపతింధా పృథివ్యా సంవృతపాహిణమస్తానర్వాగ్రేహి ఘృతస్య కుల్యామనుసహ ప్రజయా సహ రాజస్వోషేనాపో దేవీ శుద్ధాయువ శుద్ధాయూయం దేవాగుంభూడ్భగం శుద్ధా వయం పరివృత్తా పరివేష్టారో వో భూయాస్మా భాక్తాప్యాయతాం ప్రాణస్థాప్యాయతాం చక్షుస్థాప్యాయతాం శ్రోత్రందాప్యాయతాం యాదే ప్రాణాన్ శుద్ధగామయా చక్షుర్యా శ్రోత్రం యత్తే క్రూరం యదాస్థితం దత్తాప్యాయతాం తత్తయేతేన శుంధతాం నాభిస్థాప్యాయతాం వాయుస్థాప్యాయతాగుం శుద్ధాశ్చరిత్రాశ్రమభ్య మోషధేభ్యశం పృథివ్యైనమోధేత్రాయస్వైనగ్యస్పథితేమైనగంహిగం భావోధీతమహగం రక్షోధమంతమో నయామియోస్మాన్ చ వయం విష్మయుదమే నమ సమంతమో నయామీషేత్వాహృదేనద్యావా పృథివీ ప్రోన్వాధామచ్చిన్నోరాజ సువీరపుర్వంధమన్విహివాయోస్తో నాగస్వాహోర్ధ్వనభగం మారుతం గచ్చతం సంతే మనసా మనస్సం ప్రాణేన ప్రాణోజుష్టం దేవేభ్యో హవ్యం హృతవత్సాహైంద్ర ప్రాణో అంగే అంగే నిదేధ్యైంద్రో బాణో అంగే అంగే రివోభువద్దేవత్వష్టర్భూరిదేశకం సమే జోషులోపాయక్షలక్ష్మాణో భవత దేవత్రాయంతమవశేషకాయో నత్వా మారాపితరో ఫలం దశ్రీరస్యగ్నిత్వా ధ్రద్యే పోష్ణోరగ్రామోషధేనాగం రోగిష్లేషులం శృతపావానప్యపదవసాంబసావానప్యపదాంతరిక్షస్య హరిరసి స్వాహా త్వాంతరిక్షాయ దిశ ప్రదిశ ఆదిశ విదిశ ఉద్దిశ స్వాహా దిభ్యో నమో దిభ్యః సముద్రం గచ్చస్వాహాంతరిక్షం గచ్చస్వాహా దేవగం సవితారం గచ్చస్వాహా హోరాత్రే గచ్చస్వాహా మిత్రావరుణో గచ్చస్వాహా సోమం గచ్చస్వాహా యజ్ఞం గచ్చస్వాహా ఛందాగంసి గచ్చస్వాహా ద్యావా పృథివీ గచ్చస్వాహా నభో దివ్యం గచ్చస్వాహాగ్నిం వైశ్వానరం గచ్చస్వాహాభ్యస్తౌషధేభ్యో మనో మేహా ధ్రియక్షనోన్వజం పుత్రం నత్తారమశీయసుగసిమోస్మాన్వేత్రియం చ వయం దుష్మో ధామ్నో ధామ్నో రాజం హితో వర్ణనోమం జయలాభో అగ్నియా వరుణే విషమాతో వర్ణనోమం చ హవిష్మే విమా ఆపో హవిష్మాన్ దేవో అధ్వరో హవిష్మాగం ఆవివాసతి హవిష్మాగం అస్తుతోర్య అగ్నేర్వోపన్నగృహస్య సదసి సాధయామి సుమ్నాయ సుమ్నే సుమ్నేమాధత్తేంద్రాగ్నియోర్భాగధేయేష్ట విశ్వేధాన్ దేవానాం భాగధేయేష్ట యజ్ఞే జాగృత మనసే దివే ధ్వాసూర్యాయ ప్రోర్ధమివరాజన్నేవరోహమాభేర్మాసం విత్మాహిగుంసిషం ప్రజాస్తముపావరోహం ప్రజాస్వాముపావరోహం సృణోత్వ సమిధాహవం మే శృణ్వన్ పాపోధిషణాస్త దేవీ శృణోదగ్రావాణో విజుషోను యజ్ఞకం శృణోదు దేవస్సవితాహవం మే దేవీరాపోన్నవాద్యోర్మిష్యేంద్రియాన్మలిందమస్తం దేవేభ్యో దేవత్రాధత్త శుక్రగం శుక్రవేభ్యో దేషాం భాగస్థ స్వాహాకార్షిరస్య పాపాం మృద్ధగం సమగ్రస్వోక్షిత్యామున్నయే యమగ్నే వృక్షమత్యమా వో వాజే ఋజంజునా సయం దాశస్వతీరుషః తమగ్నే రుద్రో అసురో మహో దివస్తం సద్వమారుదం వృక్షదీశిషే సంవాదేరణేర్యాశిషం గయత్వం పూషా విధత పాదిమత్మనా ఆవో రాజానమధ్వరస్ రుద్రగం హోదారగం సత్యైరగం రోదస్యో అగ్న్యం పురాతన యజ్ఞో రవిత్తాభ్యరణ్యోపమపజేర్ణోధ్వం అగ్నిర్హోదానిషసాదాయుపస్థే మాతస్సురభావులోకే యువాగవ్యః పురునిష్ఠరితా వా ధత్తాకృష్ణేనాముదమధ్య యుద్ధ సాధ్వేమగర్దేవ వీజిన్నో అర్ధయజ్ఞస్తు జిత్వామవిదా మగుహ్యా సాయురాగాసురభిర్వసానో భద్రామగర్దేవ హోదిన్నో అద్య అక్రందనగ్నిస్తనయన్ నిపద్యో క్షామారేరిహద్వీరుధస్తమన్యన్ సద్యోజ్ఞానో విహి విద్యో అక్షదారోదశ్రీ భానునాభాక్యంతః దేవసో నిపుర్వనేకహోదర్దోషావస్తోరేరిరే యజ్ఞియాసః క్షామేవ విశ్వా భువనాని యస్మిన్ సంశోభనాని నిధిరే పావకే తుభ్యంతాంగిరస్తమ విశ్వా సుక్షితయ పృథక్ అగ్నే కామాయయే విరే అశ్యామతం కామమగ్నే తమోత్యశ్యామరేగుం రయివ సువీరం అశ్యామవాజమభివాజయంతో శ్యామగ్యుం నవజ రాజరంతే శ్రేష్టయ్యమిష్టభారతాగ్నేద్యుమంతమాభరా వసో పురస్పృహం రయం సశ్విదానస్తన్యతో రోజనస్థా అజరేర్నానదద్భర్యమిష్ట యపక పురతమ ప్రోణి పృథోన్నేర్మయాదిభర్వన్ ఆయుష్ట విశ్వతో దధరయమగ్నర్వరేణ్య పునస్తే ప్రాణాయ యువరాయక్ష్మకం సువామిరే ఆయుర్దా అగ్నే హవిషో విషాణృతృతయోధి ఘృతం వే త్వామధృతారుగవ్యం విదేవ పుత్రమభిరక్షతాదినాం తస్మైతే ప్రతిహర్యతే జాతవేదో విచర్షణే అగ్నే జనామి సుష్టుతిం దివస్మయ ప్రథమం జజ్ఞే అగ్నిరస్మద్వితీయం పరిజాతవేదాః తృతీయమప్సుమనాజస్రమింధానవేనంజరతే స్వాధీః సృజః పావకమంజోగ్నే బృహద్విరోజసే తం ఘృతేభిరాహుతః దృశానో రత్మపుర్వ్యావ్యద్యో దుర్వర్ణమాయ శ్రియేదుజానః అగ్నిరమృతాభవద్వయోభిర్యతే నంద్యోరజనయత్సురేనాః ఆయ విజయ నృపచింతే దానక్షుజయతో నిహిర్గంద్యోరభీతే అగ్నిశ్రద్ధవనవజ్ఞయ్యువానగ్నస్వాధియం జనయత్సూదయచ్చ సతేజీయసామనసా త్వోతభుతశిక్షస్వపత్యస్య శిక్షోః అగ్నే రాజో నృతమస్య ప్రభూతో భూయామతే సుష్టునయశ్చమస్వః అగ్నే సహంతమాభరద్యుమ్నస్య ప్రాదుహారయం విశ్వాయశ్చర్షణీరభ్యాసావాజేషు సా సహత్ తమగ్నే పృతనాసహకం రయగుం సహస్వరాభర స్వగం హి సత్యో అద్భుతో దాతావాజస్య గోమతః ఉక్షాన్నాయ వశాన్నాయ సోమపృష్టాయ మేధసే స్తోమేర్విధేమాగ్నయే పద్మాహిసూనో అస్య ద్వసద్వా చక్రే అగ్నిర్జనుషాజ్మాన్నం సత్వం నవోర్జస నవోర్జన్ ధారాజేవృకేక్షేక్షందః అగ్నాయోగం శిభవ సాధువోర్జమిషంచన ఆరే బాధస్వదుక్షునా అగ్నే పవస్వస్వపా అస్మే వర్త సువీర్యం దశత్పోషకం రయం మయి అగ్నే పావక రోజిషా మంద్రయా దేవ జిహ్వయా ఆ దేవాని వక్షియక్షిత పార్వతీ దివోగ్నే దేవాగం నిహావః ఉపయజ్ఞం హవిశ్చన అగ్నశ్రుచం వదనమశ్చు దర్వే ప్రశ్రుతిః కవిః శుచీరోచన ఆహుతః ఉదగ్నే శుచిరస్తమ శుక్రాభ్యాజం దగీరతే తమజ్యోతిర్శక్తయ ఓం ఆదతే గ్రావాస్యద్భరగద్దేవేభ్యో గంభీరమిమద్భరం గద్భ్యుత్తమేన బలిరేంద్రాయ సోమం సుషుతం వసుమందం వయస్పందం వృష్టివమీంద్రాయ త్వా వృత్రఘ్న ఇంద్రాయ త్వా వృత్రదుర ఇంద్రాయ త్వాభిమాదిఘ్న ఇంద్రాయ త్వా దిత్యవద ఇంద్రాయ త్వా విశ్వదేవ్యావదే స్వాత్రాస్థవృత్రదురోరాధో గోత్తామృత దేవత్రయమయ్యజ్ఞం ధత్తోపహూతా సోమస్య పిబతోపహూతో యస్మాకం సోమః పిబధుయత్తే దోమధిజ్యోదర్యత్పృథివ్యాయ్యధురావంతరిక్షేతే నాస్మై యజమానాయోరాయాధిశాత్రేవోచోధిరణే వీడూ సదీ వీడయే ఛామోర్జం దశా ఛామోర్జం మే ధత్తం మావాగం ఏకం శిషం మామా ృతక శరాక్తాస్వాదిషాధావంతం వనిష్ర ఎత్తే సోమాజాభ్యన్నామజాగృతస్మై తే సోమ సోమాయ స్వాహా వాచస్పదేవస్తవాజంగృషా విష్ణ అగుంశుభ్యాం గతస్తి పోతో దేవో దేవానాం పవిత్రమసియేషాం భాగోదిదేభ్యస్వాస్వాం కృతో దిమధుమదే నైషస్కృతిష్వేభ్యస్తేంద్రియేభ్యో దివ్యేభ్య పార్థివేభ్యో మనస్వాక్షమన్విస్వాహ్వాభవ సూర్యాయ దేవేభ్యస్వామరి ేషదేయోని ప్రాణాయ వయాగృహీతోందర్యక్షమఘవన్ పాహి సోమమురుష్టరాజ సమితో యస్మాంతస్తే తథా విద్యా వా పృథివీ అంతర్వంతరిక్షగం సజోషా దేవేరవరే పరేష్టాంతర్యామే మఘవన్ మాదయ స్వస్వామృతాసి మధుమదేర్నగిషస్కృతిష్వేభ్యస్వేంద్రియేభ్యో దివ్యేభ్య పార్థివేభ్యో మనస్వాష్ోర్వంతరిక్షమన్వయ స్వాహభవ సూర్యాయ దేవేభ్యస్వామేభ్యేషదేయోనాయ ఆవాయో భోషసుజి బాహువన సహస్రం తే నియతో విశ్వవార ఉపోదేరంధో మధ్యమయామియస్య దేవతభిషేపో భవేయమ్ ఉపయామగృహీతోసి వాయవే త్వేంద్రవాయూమే సుతాః ఉపప్రయోభిరాగతమిందవో వా ముషంతి ఉపయామగృహేతోసీంద్రవాయుభ్యాం ద్వేషదేయోజసజోషాభ్యాం త్వా అయం వామిత్రావరుణా సుతః స్వామరితావృథా నమే విహశ్రుతగుంహరం ఉపయామగృహేతోసి మిత్రావరుణాభ్యాం ద్వేషదేయోజసదాయుభ్యాం త్వా మధుమత్యస్మినా సూనృతావతీ తయా యజ్ఞం మిమిక్షతం ఉపయామృహేతాశ్రుభ్యాం వేషదేయో నిర్మాద్భ్యేభ్యాం ప్రాతర్యో విముచ్యే థామశ్వినా వేహ గచ్చతం అస్య సోమస్య పీతయే ఉపయామగృహేతోశ్చస్తుర్భ్యాం మేఘదేయోశ్చస్తుర్భ్యాం త్వా అయం వేనశ్చోదయపృష్టిగర్భాజ్యోదర్గరాజోరజసో విమానే ఇమమవాగం సంగమే సూర్యస్య విషన్న విప్రామతిభిర్హంతి ఉపయామగృహేతో విషన్నాయ మేఘదేయోర్భీరతాం పాహి తమ వ్రతథా పూర్వసా విశ్వక్షేమథా జ్యేష్ఠతా జంబరిషదగం సువర్వితం ప్రతిదీనం వ్రజనం దోహసే గిరా సంచయం దమనుయా సువర్ధసే ఉపయామగృహేలో శివర్గాయ ద్వేషదేయోజః ప్రజాః పాహి ఏ దేవా దివ్యేకాదశస్థ పృథివ్యామధ్యేకాదశస్థాప్సుషదోపయనైకాదశస్థేదేవాయజ్ఞమిమన్యుషద్భోపయామగృహేతాస్యాగ్రయణాయుష్పాగ్రయణాయుజ్ఞ్వయజ్ఞపతిమభిషవనాపాహి విష్ణుస్వాంపాహిషన్వంపాహేంద్రియేణైషేయోధర్విశ్వేభ్యత్వా దేవేభ్యః త్రిగుంశత్రయశ్చ గణినో రజంతో దివగం రుద్రా పృథివీం చ సచంతే ఏకాదశాసు అప్సురః సుదగం సోమంజుషంతాగం సవనాయ విశ్వే ఉపయాగ్రహేవాస్యాగ్రయణాయణోజిన్వయజ్ఞం జిన్వయజ్ఞపతిమభిషవనాపాయమిష్టస్వాం పాదు విషంతం పాహేంద్రియనేషదేయోర్విశ్వేభ్యస్త్వా దేవేభ్యః ఉపయాగృహేతోసేంద్రాయ త్వా బృహద్వదేవయస్పదముక్థాయి వేయత్త ఇంద్ర బృహద్వయస్తస్మై త్వా విష్ణవే తేషేయోనింద్రాయ త్వోక్థాయి వే మూర్ధానం దివారతిం పృథివ్యాయేష్మానమృతాయ జాతమగ్నిం కవిగం సంద్రాయమతిఛంజనానామాసన్నా పాత్రం జనయంత దేవాః ేవాస్వాయ ధ్రువాధ్రువక్షుమోచ్యుదానామచ్యుదక్షిప్తమేషదేయోరగ్నయేష్వానరాయ మధుశ్చ మాధవశ్చ శుక్రశ్చ శుచిశ్చ నభశ్చ నభస్యశ్చేషశ్చోర్జశ్చ నభశ్చ నభస్యశ్చ తపశ్చ తపశ్చోపయామగృహేతోజిగం సర్పాశ్చగుంహస్పత్యాయ ఇంద్రాగ్నేగం సురంగేర్భ్యన్న భోవరేణ్యం అస్య పావంధియేభ్యతా ఉపయామగృహేతోసేంద్రాగ్నిభ్యాషదేయోరింద్రాగ్నిభ్యాం త్వా హోమాదశ్చర్షణే హృదా విశ్వే దేవాసాగత దాశ్వాగుం సో దాశుషః సుతం ఉపయామగృహేతోసి విశ్వేభ్యస్త్వా దేవేభ్యయేషదేయోర్విశ్వేభ్యస్త్వా దేవేభ్యః మరుత్తం తమ్ విషభం వా వృధానమగవారిం దివ్యగం శాసమింద్రం విశ్వాసాహమవసే నూతనాయోగ్రగం సహోదా నిగతగం హువేమ ఉపయామగృహేతోసేంద్రాయ త్వా మరుత్పదేషదేయోనిరింద్రాయ త్వా మరుత్పదే ఇంద్రమరుత్వమయ్యథాచార్యాతే అభివసుదస్య తమ ప్రణీతే తమ షోరసం మన్నాని వాసంతి కవయస్సు యజ్ఞాః ఉపయామగృహేతోసేంద్రాయ త్వా మరుత్పదేషదేయోనిరింద్రాయ త్వా మరుత్పదే మరుత్వాగం ఇంద్రవిషభోరణాయ విభాసోమమనస్పృథం మదాయ ఆదింజస్పజఠయే మధ్వవోర్మ్యంతకం రాజాసి ప్రతివస్సుతానాం ఉపయామగృహేతోసేంద్రాయ త్వా మరుత్పదేషదేయోనిరింద్రాయ త్వా మరుత్పదే మహాగుంజింద్రోయవోచసా పర్జన్యో వృత్తిమాగుంజివ సోమేర్వత్సస్య వావృధే ఉపయామగృహేతోసి మహేంద్రాయ ద్వేషదేయోర్మహేంద్రాయ త్వా మహాగుంజింద్రో నిర్వదాచర్షణి ప్రావృతద్విమర్హామినస్సహోభిః అస్మద్రియగ్వావృధే వీర్యాయోర పృథస్కృతకర్తృభిర్భూత్ ఉపయామగృహేతోసి మహేంద్రాయ ద్వైరదేయోర్మహేంద్రాయ త్వా కదాగణస్తరేర శిరేంద్రశస్త్రసి దాశుషే ఉపోమేన్మఘవన్ భోజయన్న చేదానం దేవస్య పృచ్ఛలే ఉపయామగృహేతోస్యాదిత్యేభ్యస్త్వా కదా జన ప్రయక్షస్తుభే నిపాసి జన్మని తులీయాదిత్యసవనందైంద్రియమాతస్థామృతం దివి యజ్ఞో దేవానాం ప్రత్యేక సున్నమాదిత్యాసో భవతా మృడయంతః ఆవోర్వాచే సుమతిర్వృత్యా బ్రహ్మాశ్చిద్యా పరిభోమిత్తలాసత్ ఇవస్వాదిపీఠతే సోమపీఠస్తేన మందస్మదేన తృప్యదృప్యాస్మదేవయంతర్పయితారోయా దివ్యావృష్ట్యస్తయాశ్రీనామీ వామమధ్య సమితర్ వామపుష్పో దివే దివే వామస్మభ్యగం సాలీ వామస్యక్షయస్తే మభూరేరయాధియా వామభాజశ్యామ ఉపయామగృహీతోసి దేవాయ త్వాదమిత్రే అలబ్ధేభ్యః సమితః పాయుభిష్మగం శివేభిరద్య పరిపాహి నాగయం హిరణ్యజర్పస్సు విదాజిణవ్యశేరక్షామాగిర్నాఘరగం సగీషత ఉపయామగృహీతోసి దేవాయ త్వాదమిత్రే హిరణ్యపాణిభూతయే సమిదానముపక్వయే సచేత్తా దేవతాపదం ఉపయామగృహీతోసి దేవాయ త్వాదమిత్రే సుశర్మాదిప్రతిష్టానా బృహదక్షేణ మగేషేయోభ్యేభ్యేభ్య బృహస్పతిసుదస్తయిందోపదపత్రే వందం గ్రహణామ్యగ్రామం పిబస్వా హరిహార్య జనా హరియోస్థాతావ్యస్థాష్ణేతస్తోమస్తోక్ష హరివంతం గ్రహం గృహ్ణామి హరేస్థహర్యోధానా సహ సోమా ఇంద్రాయ స్వాహా అగ్రాయోగం శివవసాజమార్జమిషన ఆరే పాధస్వదృక్షునా ఉపయామగృహీతోస్యగ్నయే త్వాతేజస్పదయేషయోగిరగ్నయే త్వాతేజస్పదే ఉత్తిష్ఠన్నోజసా సహ పీత్వా శిప్రే అవేపయః సోమమింద్రశమో సుతం ఉపయామగృహీతోసేంద్రాయత్తోజస్పదయేషయోగిరింద్రాయత్తోజస్పదే తరణిర్విశ్వదర్శనార్జోనిష్కృత సూర్య శ్రమాభాసిలోచనం ఉపయామృహేతోసి సూర్యాయ భ్రాజస్పద ఏషదేయోని సూర్యాయ భ్రాజస్పదే ఆప్యాయ శ్రమలిందమసోమ విశ్వాభిరోతి భవాన సప్రథస్తమ ఈయుష్టేజే పూర్వదరామవశ్యం దిక్షందే ముషతం మర్త్యాస అస్మాభిరోన ప్రతిచక్ష్యా భూతో దేయందియే అపరేషు పశ్యాన్ జ్యోతిష్మదేం ద్వాసాదయామి జ్యోతిష్కృతం ద్వాసాదయామి జ్యోతిర్విదం ద్వాసాదయామి భాస్వదేం ద్వాసాదయామి జ్వలంతేం ద్వాసాదయామి మల్మలాభవందేం ద్వాసాదయామి దీప్యమానాం ద్వాసాదయామి లోచమానాం ద్వాసాదయామ్యజస్రాం ద్వాసాదయామి బృహజ్యోతిషం ద్వాసాదయామి బోధయంతేం ద్వాసాదయామి జాగ్రతేం ద్వాసాదయామి ప్రయాసాయ స్వాహ యాసాయ స్వాహ వియాసాయ స్వాహ సంయాసాయ స్వాహ జ్యాసాయ స్వాహ వయాసాయ స్వాహ శుజయ స్వాహ శోకాయ స్వాహ తప్యత్వయే స్వాహ తపతే స్వాహ బ్రహ్మహత్యాయే స్వాహ సర్వస్మయే స్వాహ చిత్తగం సంతానేన భవై యజ్ఞా రుద్రం వనిం నామ శమయజ్ఞ స్థూల హృదయేన అగ్నిగం హృదయేన రుద్రం లోహితేన సర్వం మదస్నాభ్యాం మహాదేవ మందపార్శ్వేన ఉషిష్ఠవనగం శింగేన గోశ్యాభ్యాం ఆదిష్టవృత్రహం రథయుక్తాదే బ్రహ్మణా హరే అర్వాచే నగంసుదేవనో గ్రావాగృణోదు భగ్నునా ఉపయామగృహీతోసేంద్రాయ షోడశిరయోధింద్రాయోడశినే ఇంద్రనిర్ధరే మహతో ప్రతిషష్టసమసమృషీణాం చ స్తుతేరుపయజ్ఞం చ మానుషాణాం ఉపయామగృహీతోసేంద్రాయ షోడశిరయోధింద్రాయోడశినే అసామి సోమ ఇంద్రదేశమిష్టసిష్టవాగహి ఆత్మా ప్రణక్తిం ఉపయామగృహీతోసేంద్రాయ షోడశిరేషయోనింద్రాయ షోడశినే సర్వస్య ప్రతిశీవ దేహో స్తోమస్తాధిత స సోమాస్మై సుషదాభవయచ్ఛాస్మై శర్మ సప్రథాః ఉపజాగృహే దోషేంద్రాయ త్వాషోడశినేంద్రాయ త్వాషోడశినే మహాగమ్యం ద్రవజ్రబాహుషోడశీ ధర్మ యచ్చతు స్వస్తి నామఘవాకరో దృహంతు పాప్మానయ్యోస్మాన్ ద్వేష్టి ఉపజాగృహే దోషేంద్రాయ త్వాషోడశినేంద్రాయ త్వాషోడశినే సజోషాయంద్రసగనో మరుభ్యః సోమం విభవత్రహంక్షూర విద్వాన్ జగిషత్రోగమృతమృథో నస్వాధాభయం కృణే విశ్వతో నః ఉపయామృహే దోషేంద్రాయ త్వాషోడశిన ఏషదేయో నిరింద్రాయ త్వాషోడశినే ఉదిత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః ఋషయ విశ్వాయ సూర్యం చిత్రం దేవానాముదగాదనేకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షకం సూర్య ఆత్మా జగదస్తస్సుషశ్చ అగ్నేమయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వైనాని విద్వాన్ యోధ్యస్మద్యుహురాణమే నో భూయిష్ఠాన్ నమ ముగ్ధం విధేమ ఇవం గచ్చుమః పదరూపేణ వో రూపమభ్యై వివయసావయః తుథో వో విశ్వవేదాభిభజతు పరిశిష్టే అధినాకే ఏతత్తే అగ్నేనాథైతి సోమచ్చుదందన్ మిత్రస్య పథానయర్తస్య పథా ప్రేతచంద్రదక్షిణా యజ్ఞస్య పథా విదాయందే బ్రాహ్మణమధ్యలాభ్యాతపృథివాషేయం పితృమంతం పైతమత్యగం సుధాతు దక్షిణం విశ్వభ్యంతరిక్షం యదస్వదస్యైరస్మద్ధేవత్రాగచ్చే ప్రదాతానమావిషదానమహాయాస్మాన్ దేవయాన పఠేత సుకృతన్న సగ్స్కృతం ధాతారాజస్ విదేదంజుషంతాం ప్రజాపజర్మిషిపజన్న అగ్ని పుష్పా విష్ణ ప్రజయాదగం రధానా యజమానాయద్రవిణం దధాతు సమీంద్రమనసానే విదోభ్యస్తకం సోరిభిర్మఘం సర్గస్వస్త్యా సంబ్రహ్మణా దేవక సంయదస్తిసం దేవానాగం సుమత్యానియ్యయానా సంవర్త సాపయ సాసందనాభిరగన్మహిమన సాసగం శివేన తుష్టానోరద్ర పరివక్రణో తనుమాష్టు తనుభోయద్గనిష్టం యదద్యత్వా ప్రయతి యజ్ఞే అస్మిన్నగ్నే హోదారమవృణేమీహ ఋథగయా ఋథగుతాసమిష్ఠా ప్రజానన యజ్ఞముపయాహి విద్వాన్ స్వగావో దేవాః సదనమకర్మయా జగ్మధవనే జంజుషాణాః యక్షిపాగుంసః పపిపాగుంసశ్చ విశ్వేస్మే ధత్తవసవో వసూని యానావహవుషతో దేవదేవాన్ తాన్ ప్రేరయస్మే అగ్నే సధస్థే మహమానా భరమానా హవేగం శివసం ధర్మం దివమాతిష్టతాను యజ్ఞయజ్ఞం గచ్చ యజ్ఞపదిం గచ్చ స్వాయోనిం గచ్చ స్వాహైషతే యజ్ఞో యజ్ఞపదే సహసోక్తవాగః సువీర స్వాహా దేవా గాతుమితో గాతుం విత్వా గాతుమిదమనధస్పత ఇమన్నో దేవదేవేషు యజ్ఞగ్ని స్వాహా వాజి స్వాహా వాతేధాః వరుణశ్చకార సూర్యాయమంగే తవావు అపదేపాదార్ప్రతిహారవేగృతాపభక్తాహృదయాభిధశ్చిత్ శరంతే రాజన్ భిడజ సహస్రముర్వేగం భీరాసుమధిష్టే అస్తో బాధస్మద్వేషో నిర్వజింబరాజే కృతంచితేన ప్రముధ్యస్మదే అభిష్ఠితో వరుణస్య పాశోజ్ఞేరనేకమపావివేశ అవాహన్నవాతిరక్షన్న సూర్యం దమే దమే సమిధై యక్ష్యగ్నే హృదముచ్చరణ్యేత్ సముద్రే దే హృదయమప్సంతః సంతా విసంతోషధీరుతాపో యజ్ఞస్య త్వా యజ్ఞపతే హవిర్భిః స సూక్తవాకే నమో వాకే విధేమావృథన చంకుణన చేరుచంకుణావదేవే దేవకృతమేర్మర్తమురోరాణోదేవృఢస్పాహిషమిత్రాభోషయస్రందుర్మిత్రాస్తస్మై భూయా సూర్యోస్మాయం వయం దృష్మో దేవీరాపజేష భో గర్భస్థం భస్సు ప్రేరగం సుభృతమగన్మ ప్రతిజితో వరుణస్ పాశ ప్రత్యస్తో వరుణస్ పాశేధోస్మహి సమితేజో మయుధే జపో అన్వచారిషకం రసేణ సమసక్ష్మహి పయస్వాగం అగ్న ఆగమంత్రం మాసగం సృజవచ్చస యస్వా హృదా వీరి నామన్యమానో మర్త్యం మర్త్యోజోహవీరి జాతవేదో యశో అస్మాదు ధేహి ప్రజాభిరగ్నే అమృతత్వమస్యాం యస్మై త్వరం సుగతే జాతవేదము లోకమగ్నే గృణవస్యోనం అశ్వినకం సపుత్రిణం వీరవంతం గోమంతకం వయన్నశతే స్వస్తి త్వే సుపుత్రశవసో ధృత్రం కామకాదయ నత్వామింద్రాతిరిచ్యతే ముక్షముక్షే సోమయింద్రం మమాదనీథే నీథే మఘవానకం సుతాసః యదీకం సపాధ పితరన్న పుత్రాః సమానరక్షా అవసేహవంతే అగ్నేరసేన తేజసా జాతవేదో విరోచసే రక్షోహామీ భచాతనః అపో అన్వచారిషకం రసేన సమసక్ష్మహి పయస్వాగం అగ్నాగమంతం మాసగం సృజవత్యసా వసుపతిమస్యగ్నే విభావసు శ్యామదే సుమతావీ స్వామగ్నే వసుపతిం వసూనామభిప్రమందే అర్ధరేషు రాజన్ ప్రజావాజం వాజయంతో జయే మాభిశ్యామృత్సృతేర్మర్త్యానాం స్వామగ్నే వాజసాతమం విప్రావర్ధంతి సుష్ఠుతం సనోరాస్వ సువీర్యం అయం నో అగ్నిర్వలివృణోద్వయం రుధ పురయే ప్రభిందన్ అయం శత్రోయోయం వాజం జయదు వాజసాదౌ అగ్నినాగ్నిస్తమిగ్నే అగ్నినా విప్రో విప్రేణ సాక్షాత్మిధ్యే సంయత్తాసంతే దేవా విజయముపయంతో భావం వసు సన్యదశతే నమునా భవిష్యేనామయేనామత్తేవా విజిత్యా వరుత్సమానా అన్వాయంతరస్య సహసాదిసందసోద్రస్య రుద్రత్తశ్వశీయతగం హిరణ్యమభవత్తస్మా జనగం హిరణ్యమదక్షిణ్యమసృజగం హిగోరిదాదిపురాశ్రంవత్సరాగ్రహరుదం దిగస్మాగం స్వాగ్నిరబ్రవీద్ భాగ్యసాన్యథమిదమిది పునరాధేయం తే కేవలమిత్యబ్రువన్నద్ధవత్ ఖలు సైత్యబ్రవీద్యోమద్దేవత్యమగ్నిమాదధాతా ఇది తం పూషాధత్తేన పూషాధ్నా తస్మా ష్ణా పసవగుచ్చందే తందష్టా ధత్తదేన తస్మాష్టా పసవగుచ్చందే తమ్ మనురాధత్తదేన మనురాధ్నా తస్మానవ్య ప్రజా ఉచ్యందే తమ్ ధాతా ధత్తదేన ధాతార్ధ్వాత్ సంవత్సరో వై ధాతా తస్మాత్ సంవత్సరం ప్రజా పశవో ప్రజాయంతే జయేవం పునరాధేయస్య ధ్యం వేదర్ధాత్యేవయోస్య ఏమం బంధుతాం వేద బంధుమాన్ భవతి భాగధేయం వాహిరాహిరమాన ప్రజా పశోనిజమానస్యోపదోద్రావోద్వాస్య పురనాదధీత భాగధేయేనైవైనకం సమర్థయత్యసో శాంతిరేవాస్యేషా పునర్వస్వోరాదధీతైతద్వై పునరాధేయస్య నక్షత్రయ పునర్వసో స్వాయామేవేనం దేవతాయామాసాయ బ్రహ్మవర్చసే భవతి దర్భేరాదధాప్యయాదయామత్వాయ దర్భేరాదధాప్యర్థయేవై నమోషధీర్భ్యో మరుధ్యాధత్తే పంచకపాల పురోణాసో భవతి పంచమాదశవర్షోధ్యదేవే నమ మరుధ్యాధత్తే